ఆకాశ వీధిలో అందాల జాబిలి ఉయ్యారి తారను చేరి ఉయ్యాలలో గిని సయ్యాటలాడిని ఆకాశ వీధిలో అందాల జాబిలి ఉయ్యారి తారను చేరి ఉయ్యాలలో గిని సయ్యాటలాడిని ఆకాశ వీధిలో అందాల జాబిలి ఉయ్యారి తారను చేరి ఉయ్యాలలో గిని సయ్యాటలాడిని పలుమారు దాగి దాగి పంతాలు పోయి పందాలు వేసి అందాల కందా మామ గుండాటలాడిని తోబూచులాడిని ఆకాశ వీధిలో అందాల గాబిలి ఉయ్యాలి తారను దేవి ఉయ్యాల లోగిని సయ్యాటలాడిని గాలి సుడిరే గిరాని దడి పిలుతబోని కలకాలము నీవేనేనని పలు బాబలాడి చెలి చెంత చేరి అందాల కంద మామ అనురాగం తాటని నయగారం చేసిని ఆకాశ వీధిలో అందాల గాబిలి ఉయ్యాలి తారను చేరి ఉయ్యాలలో గిని సయ్యాటలాడిని మనకు పర్వాలేదు, మనం తోటలోను మేడం మీద శాఖ ఉన్నాడు, వాడికి మరీ డేంజర్ ఏం చెప్తాను. ప్రమాదం రా, మన ప్రమాదం పెద్ద నష్టం, ఎక్కడ దాకు ఎందుకు రా, అంత కంగారు పడతావు, ఏం పర్వాలేదు, నువ్వు తాతయ్యగా ఉంటు. అరే వచ్చేది వట్టి పాపారావు కదరా, గన్ గన్ పాపారావు, నీ పాటలు విన్నాడు తాటలే కొడతాడు. నిన్నెందుకు కొడతారు రా, ఇంటేలుడివి, నువ్వు నిలబడి పాడు చెప్తాను. నేనా అమ్మ బాబోయ్, అవినీతి అధర్మం కాదురా, ఆపద్ధర్మం, ఊరికే పెదారు కదుపు, నేను పాడేస్తాను. కమాన్ కన్ను, నువ్వు చెప్పింది కానీ ఆకాశ వీధిలో తడదడ ఉరుములు మ్రోగిని గడివాన ముంచుకొచ్చి వడగండు రాలిని కడగండు కలిగిని గడివాన ముంచుకొచ్చి వడగండు రాలిని కడగండు కలిగిని ఆకాశ వీధిలో తడదడ ఉరుములు మ్రోగిని గడివాన ముంచుకొచ్చి వడగండు రాలిని కడగండు కలిగిని.